ఓం విశ్వే అద్య అద్య మరుతాః మరుతో విశ్వే విశ్వభూతీ భూతీ విశ్వే విశ్వే భవంతు భవంతు అగ్నయః అగ్నయస్తమిద్ధాః సమిద్ధాయితి సం ఇద్ధాః విశ్వే నః నో దేవాః దేవా అవసా అవసాగమంతో ఆగమంతో గమంతు విశ్వం విశ్వమస్తు అస్తు ద్రవీణం ద్రవీణం వాజా వాజో అస్మే అస్మేస్మే వాజో నః సప్త సప్త ప్రదిశా ప్రదిశశ్చతస్ర ప్రదిశ ఇతి ప్రదిశా చతస్రో వా పరావతాః పరావతమితి పరావతాః రాజో నః నో విశ్వైః విశ్వైర్దేవైః దేవైర్ధనసాతౌ ధనసాతా ఇహ ధనసాతా ఇతి ధనసాతౌ ఇదావతు అవత్విత్యావతు వాజో నః నో అద్య అద్య ప్రసూవాతి సువాతి దానం దానం రాజా వాజో దేవాన్ దేవాం ఋతుభీ ఋతుభిః కల్పయాతి ఋతుభిః కల్పయాతీతి కల్పయాతి వాజో హి మా సర్వీరం సర్వీరం చకార సర్వీరమిది సర్వీరం చకార సర్వా సర్వా ఆశాహ ఆశా వాజపతి వాజపతిర్భవేయం వాజపతిరితి వాజపతి భవేయమితి భవేయం వాజపురస్తాద్ పురస్తాదుత ఉదమధ్యత మధ్యతోనా నో వాజా వాజో దేవాన్ దేవాన్నభిషా అభిషా వర్ధయాతి వర్ధయాతీతి వర్ధయాతి వాజో మా సర్వీరం సర్వీరం చకార సర్వీరమితి సర్వీరం చకార విశ్వాహ విశ్వా ఆశాహ ఆశా వాజపతి వాజపతిర్జేయం వాజపతిరితి వాజపతి జయేయమితి జయేయం సమ్మా మా సృజామి సృజామి పయసా పయసా పృథివ్యా పృథివ్యాస్తం సమ్మా మా సృజామి సృజామ్యద్భిః అద్భిరోషధీభిః అద్భిరిత్యతేభిః ఓషధీభిరిత్యోషధీభిః సోహం అహం వాజం వాజాం సనేయం సనేయమగ్నే అగ్న ఇత్యగ్నే పయ పృథివ్యాం పృథివ్యాం పయాః పయవోషధీషు ఓషధీషు పయాః పయో దివి దివ్యంతరిక్షే అంతరిక్షే పయాః పయోధాః ధాయితీధాః పయస్వతే ప్రదిశాః ప్రదిశస్సంతు ప్రదిశైలి ప్రదిశాః సంతు మహ్యం మహ్యమితి మహ్యం సరస్వతి వాచ వాచో యంతు యంతుర్యంత్రేణ యంత్రేణాగ్నే అగ్నే సామ్రాజ్యేన సామ్రాజ్యేనాభి సామ్రాజ్యేనేతి సామ్రాజ్యేన అభిషించామి సించామీతి సించామి ఋతాషాయుతధామా ఋతధామాగ్ని ఋతధామే త్రితధామా అగ్నిర్గంధర్వ గంధర్వస్తస్య తస్యౌషధయ ఓషధయోప్సరసాః అప్సరసో ముదాః ముదో నామ నామసః సనాః న ఇదం ఇదం బ్రహ్మ బ్రహ్మక్షత్రం క్షత్రం పాతు పాతు తస్మై తస్మై స్వాహ స్వాహా వాట్ వాట్లాభ్యాః స్వాహ స్వాహ తాంగితః సాంహితో విశ్వసామా సాంహితీసం హిత విశ్వసామా సూర్యా విశ్వసామేతి విశ్వసామా సూర్యో గంధర్వ గంధర్వస్తస్య తస్య మరీచయ పరీచయోప్సరస అప్సరస ఆయువా ఆయువో నామ నామ సుషుమ్న సుషుమ్న సూర్యరశ్మి సుషుమ్న ఇతి సుషుమ్న సూర్యరశ్మిశ్చంద్రమా సూర్యరశ్మిరి సూర్య రశ్మి చంద్రమా గంధర్వ గంధర్వస్తస్య తస్య నక్షత్రాణి నక్షత్రాణ్యప్సరసా అప్సరసో భేకురాయ భేకురాయో నామ నామే శిర శిరో విశ్వవ్యాచా విశ్వవ్యాచా మాత విశ్వవ్యాచా ఇది విశ్వవ్యాచా వాతో గంధర్వ గంధర్వస్తస్య తస్యాపాః ఆపో అప్సరసాః అప్సరస ఊర్జాః ఊర్జో నామ నామ భుజ్యుః భుజ్యుః సువర్ణః సువర్ణో యజ్ఞః సువర్ణ ఇతి సువర్ణః యజ్ఞో గంధర్వః గంధర్వస్తస్య తస్య దక్షిణాః దక్షిణా అప్సరసాః అప్సరసస్తావాః సావానామ నామ ప్రజాపతి ప్రజాపతిర్విశ్వకర్మా ప్రజాపతిరితి ప్రజాపతి విశ్వకర్మామనాః విశ్వకర్మేతి విశ్వకర్మా మనో గంధర్వః గంధర్వస్తస్య తస్య రిక్సామాని రిక్సామాన్యప్సరసాః రిక్సామానీత్రిక్ సామాని అప్సరసేష్టాయ ఏష్టాయో నామ ఏష్టయ నామ సహ సనాః నో భువనస్య భువనస్య పతే పతే ప్రజాపతే ప్రజాపతేయస్య ప్రజాపత ఇతి ప్రజాపతే యస్య తే త ఉపరి ఉపరి గృహాః గృహాయస్య యస్య వా దేహ ఇహాస్మై అస్మై బ్రహ్మాణే బ్రహ్మాణేస్మై అస్మై క్షత్రాయ క్షత్రాయ మహి మహి శర్మ శర్మ యచ్చ స్వాహా స్వాహా సముద్ర సముద్రోసి అసి నభస్వాన్ నభస్వానాద్రదాను ఆర్ద్రదామి శంభో ఆర్ద్రదాను ఇత్యార్ద్రదాను శంభోర్మయోభూః శంభోరి శంభో మయోభూరభి మయోభూరితి మయ భూ అభిమా మా వాహి పాహి స్వాహా స్వాహా మారుతః మారుతో మరుతాహం మరుతాహం గణ గణో వస్యో అవస్యోర్ధువస్వాన్ దువస్వాని దివస్వాన్ ఉచనన్నః నో దేహి దేహి బ్రాహ్మణేషు బ్రాహ్మణేషు ఋచం ఋచాం రాజసు రాజసునః రాజస్వితి రాజ సో నస్కృతి కృతి కృతి ఋచం విశ్వేషు విశ్వేషు శూద్రేషు శూద్రేషు మయి మయి దేహి దేహి రుచా రుచారుచం ఋచమితి ఋచం తత్వామి యామి బ్రహ్మణ బ్రహ్మణ వంద్రమాన వంద్రమానస్తతే తదాశాస్తే ఆశాస్తే శాస్తే యజమాన యజమానో హవిద్భి హవిద్భిరితి హవి భీ అహేణమానో వరుణ వరుణేహ ఇహ బోధి బోధ్యురుషాంస పురుషాంసమా పురుషాంసేత్యురుషాంస మానాః నాయుః ఆయు ప్రమోషీ మోషీరితి మోషీ స్వర్ణ నధర్మ ధర్మోర్క అర్క శుక్ర శుక్రో జ్యోతి జ్యోతి సూర్యా సూర్యస్వాహా స్వాహేతి స్వాహా అగ్నీయోనజ్మి నిలజ్మి సవాసా సవాసా ఘతేన ఘతేన దివ్యం దివ్యాం సుపర్ణం సుపర్ణం పయసా సుపర్ణమితి సుపర్ణం పయసా బృహంతం బృహంతమితి బృహంతం తేనాగమేమ గమేమ బ్రధ్నస్య బ్రధ్నస్య విష్టపం విష్టపగ్ స్వాహ స్వరుహాణా స్వరితి స్వాహ రుహాణా అధి అధినాకం నాకముత్తమం ఉత్తమమిత్యోతిష్టమం ఇమౌ తే పక్షౌ పక్షా అజరౌ అజరౌ పతత్రిణః పతత్రిణో యాభ్యాం యాభ్యాగ్నిరక్షాగ్నిసి రక్షాగ్రస్య పహాంసి అవహగ్నస్య అగ్నే అవహాంసీత్యపహాంసి అగ్న ఇత్యగ్నే తాభ్యాం పదేమ పదేమ సుకృతాం సుకృతాములోకం సుకృతామితి సుకృతాం ఓయిత్యోం లోకం యత్ర యత్ర ఋషయః ప్రజాయో జగ్మో జగ్మ ప్రథమజాః ప్రథమజాః పురాణాః ప్రథమజా ఇతి ప్రథమజాః పురాణా ఇతి పురాణాః కిం దద్దక్షాః దక్షస్యేనః సేనహృతావా హృతావా హిరణ్యపక్షః హృతవేత్రిత వా హిరణ్యపక్షస్య పునః హిరణ్యపక్ష ఇతి హిరణ్యపక్షః శకునో భూరణ్యుః భురణ్యురితి భురణ్యుః మహాన్ సదస్థే సదస్థే ధ్రువః సదస్థ ఇతి సదస్థే ధ్రువ ఆనిషక్తః ఆనిషక్తః నిషక్తో నమః నిసక్త ఇతి నిసక్తః నమస్తే తే అస్తు అస్తు మా హీంసీ హీంసీరితి హీంసీ దివో మూర్ధా మూర్ధాసి అసి పృథివ్యా పృథివ్యానాభి నాభిరోర్గ్ ఓర్గపాం అపామోషధీనా ఓషధీనామిత్యోషధీనా విశ్వాయుశర్మ విశ్వాయురితి విశ్వ ఆయు శర్మ సప్రథాః సప్రథా నమః సప్రథా ఇతి సప్రథాః నమస్పథే పథ ఇతి పథే విశ్వస్య మూర్ధన్ మూర్ధన్నధి అధి తిష్టసి తిష్టసి శ్రుతః శ్రుతః సముద్రే సముద్రే తే తే హృదయం హృదయమప్సు అప్స్వాయోః అప్సిత్యప్ సు ఆయురవః అపోదత్త దత్తోరధిం ఉదధిం భింత ఉదధిమిత్యోదధిం భింతేతి భింత దివః పర్జన్యాత్ పర్జన్యాదంతరిక్షాత్ అంతరిక్షాత్ పృథివ్యాః పృథివ్యాస్తతః తతో నః నో వృష్ట్యాః దృష్ట్యా వా అదేత్య వా ఇష్టో యజ్ఞ యజ్ఞ భృగోభిః భృగోభిరాశీర్దాః భృగోభిరిది భృగోభిః ఆశీర్దా వసూభిః ఆశీర్దాశీర్దా వసూభిరిది వసూభిః తస్యానః న ఇష్టస్య ఇష్టస్య ప్రీతస్య ప్రీతస్య ద్రవీణా ద్రవీణేహ ఇహాగమే ఆగమే గమేరితి గమే ఇష్టో అగ్ని అగ్నిరాహూత ఆహూత పిబత్తు ఆహూత ఇత్యాహూత పిబత్తున నష్టం ఇష్టా హవి హవిరితి హవి స్వగేదం స్వగేతి స్వగా ఇదం దేవేభ్యో నమ నమయితి నమ ఇలా భూమూతాత్ ఆభూమూతాత్ సమసుశ్రోత్ ఆభూమూతాదిత్యా భూమూతాత్ సమసుశ్రోధ్యతః సమసుశ్రోదితి సమ్ అసుశ్రోత్ హృదోవా వా మనస మనసో వా సంభ్రేతం సంభ్రేతం చక్షుష సంభ్రేతమితి సంభ్రేతం చక్షుషో వా వేదీ వా తదనుప్రేత అనుప్రేత సుకృతా అనుప్రేతేత్యనుప్రేత సుకృతాములోకం సుకృతమితి సుకృతా ఊయ్యోకయత్ర ఋషయ ఋషయో జగ్ము జగ్ము ప్రథమజా ప్రథమజా పురాణా ప్రథమజా ఇది ప్రథమ జా పురాణా ఇది పురాణా ఏతాం సధస్థ పరీ సధస్థేతి సధ సా పరీతే తే దామి దామి యమావహాతే ఆవహాచేవధి ఆవహాదిత్యావహాతే సేవధి జాతవేదా సేవధిమితి సేవధి జాతవేదాయితి జాత వేదా అన్వాగంతా యజ్ఞపాదిహి అన్వాగంతేత్యను ఆగంతా యజ్ఞపాతిర్వః యజ్ఞపాతిరితి యజ్ఞపాదిహి ఓ అత్ర అత్ర తం తగ్గస్మా స్మజానీత జానీత పరమే పరమే యోమన్ యోమన్నితి వి ఓమన్ ఏతంజానాథ జానాథ పరమే పరమే వ్యోమన్ వ్యోమన్ దేవాహ వ్యోమన్నిటి వి ఓమన్ దేవాస్తథస్థాః తథస్థా విద సదస్థా ఇది సదస్థాః విద రూపం రూపమస్య అస్యేత్యస్య యదాగచ్ఛాత్ ఆగచ్ఛాత్ పతిభిః ఆగచ్ఛాదిత్యా గచ్ఛాత్ పతిభిర్దేవయానైః పతిభిరితి పతిభిః దేవయానైః రక్తా భూవర్తే దేవయానైరితి దేవయానైః ఇష్టా భూవర్తే కృణవసా ఇష్టా భూవర్తే ఇది ఇష్టా భూవర్తే కృణవసావిః ఆవిరస్మై అస్మాయిత్యస్మై ప్రస్తరేణ పరిధినా ప్రస్తరేణేతి ప్రస్తరేణ పరిధినా సృజా పరిధినేతి పరిధినా సృజా వేద్యా వేద్యా చర్హిషా బర్హిరేతి బర్హిషా విచేమం ఇమం యజ్ఞం యజ్ఞం నాహ నో నయ నయ స్వాహ స్వద్దేవేషు దేవేషు గంతవే గంతవైతి గంతవే యద్దత్తం దత్తయ్యత్ యత్పరాదానం పరాదానయ్యత్ పరాదానమితి పరాదానం యత్పూర్తం పూర్తయ్యాః యాశ్చ తదక్షీణాః దక్షిణాయితి దక్షిణాః తదగ్నిః అగ్నిర్వైస్వకన్మణః వైస్వకన్మనస్వాహ వైస్వకన్మణ ఇతి వైస్వకన్మణః త్వద్దేవేషు దేవేషు నః నో దదసే దదతి దదతే యత్ర ధారాః ధారా అనాపేతాః అనాపేతామధో అనాపేతాయిత్యనాప ఇతాః మధోర్ధృతస్య ఘృతస్య చయాః యా ఇతి యాః తదగ్నిః అగ్నిర్వైస్వకర్మణః వైస్వకర్మణస్వాహ వైస్వకర్మణ ఇతి వైస్వకర్మణః స్వద్దేవేషు దేవేషు నః నో దధతే దధతి దధతే యే అగ్నయః అగ్నయః పాంచజన్యాః పాంచజన్యా అస్యాం పాంచజన్యా ఇతి పాంచజన్యాః అస్యాం పృథివ్యాం పృథివ్యామధి అధీత్యధి తేషామసి అసి త్వం త్వముత్తమః ఉత్తమః ప్ర ఉత్తమ ఇత్యోత్ తమః ప్రణాః నో జీవాతవే జీవాతవే సువా సువేతి సువా వాత్రహత్యాయ సవాసే వాత్రహత్యాయే జీవాత్ర హత్యాయ స సవాసే వృతనాశాస్యాయ వృతనాశాస్యాయ చ వృతనాశ్యాయేతి వృతనా సహ్యాయ చేతి ఇంద్రత్వా పావర్తయామసి ఆవర్తయామసి వర్తయామసి చే వర్తయామసి సహదానం పురుభూత సహదానమితి సహ దానం పురుభూత క్షియంతం పురుభూతేతి పురుభూత క్షియంతమహస్తం అహస్తమింద్ర ఇంద్రసం సంపీనతే పినఃపునారుం పునారుమిది పునారుం అభివృత్రం వృత్రం వర్ధమానం వర్ధమానం పియారుం పియారుమపాదం అపాదమింద్ర ఇంద్రతమసా తమసా జఘంఛ జఘంఛేతి జఘంఛ మృగోనా నీమ భీమ కూచర కుచరో వీరిష్టా గిరిష్టా పరావతా గిరిస్థా ఇది గిరిస్థా పరావత ఆజగంథ పరావత ఇది పరావతా ఆజగంథ జగంథ పరస్యా పరస్యా ఇది పరస్యా శ్రుకాంసాంసాయ సాంసాయ పవిం సాంసాయేతి సంసాయ పవిమింద్ర ఇంద్రదిగ్మం దిగ్మం వి శత్రూన్ శత్రూన్ తాళి తాళివి త్రివృధా నృదో నృదస్వ నృదస్వేతే నృదస్వ వైశ్వా నరోణా నూతయే ఊతయ ఆప్ర ప్రయాతు యాతు పరావత పరావత ఇది పరావత అజ్ఞన్నా నృతి సుకృతిరుప సుస్తుతిరితి సుస్తుతి ఉపేత్యుప పృష్టో దివి దివి పృష్ట పృష్టో అగ్ని అగ్ని పృథివ్యాం పృథివ్యాం పృష్ట పృష్టో విశ్వాహ విశ్వాషధీ ఓషధీరావీవేశ ఆవీవేశ వివేశేతి వివేశ వైశ్వా నరస్సహసా సహసా పృష్ట పృష్టో అగ్ని అగ్నిస్సహ సనా నో దివా దివాస సరిష ఋషస్వాదు పాదు నక్తం నక్తమితి నక్తం అశ్యావతం తంకామ్ కామామగ్నే అగ్నే తవ తవోతి ఊతి అశ్యామ అశ్యామ రయిం రయీం రయివ రయివ సువీరం రయివ ఇతి రయివ సువీరమితి సువీరం అశ్యామ వాజం వాజమభి అభివాజయంత వాజయంతో శ్యామ అశ్యామద్యుమ్నం యుమ్నమాజరా అజరాజరం అజరం తే తయితి తే స్వయంతే తే అద్య అద్యరీమా రీమా హి కామముత్నహస్తానహస్తానమాసానహస్తాయుత్న హస్తా నమాసోపసద్య ఉపసద్యేత్యుప సద్య ఇదిష్టే నమనసా మనసా యక్షి యక్షి దేవాన్ దేవానశ్రేధత అశ్రేధత మన్మానా మన్మానా విప్రాహ విప్రో అగ్నే అగ్నయిత్యగ్నే ధామచ్చదగ్ని ధామచ్చదితి ధామ చర్ అగ్నేంద్రా ఇంద్రో బ్రహ్మా బ్రహ్మా దేవ దేవో బృహస్పతి బృహస్పతిరితి బృహస్పతి సేతసో విశ్వే సేతస ఇది సేతస విశ్వే దేవా దేవాయజ్ఞం యజ్ఞం ప్రావంతు అవంతు నః శుభే శుభైతి శుభే స్వాధునా సాధునా తీవ్రా తీవ్రా తీవ్రేణ తీవ్రేణమృత అమృత అమృతేన అమృతేనేత్యమృతేన మధుమతీం మధుమత మధుమతీమితి మధుమతీం మధుమత సృజామి మధుమతేతి మధుమత సృజామి సం సాం సోమేన సోమేనేతి సోమేన సోమోహి అశ్వస్విభ్యాం అశ్విభ్యాం వచ్చస్వ అశ్విభ్యామిత్యశ్విభ్యాం వచ్చస్వ సరస్వతీ సరస్వత్యా ఇంద్రాయ ఇంద్రాయ సుత్రామ్నే సుత్రామ్నే వచ్చస్వ సుత్రామ్నైతి సుత్రామ్నే వచ్చస్వేది వచ్చస్వ పరీత ఇతో సించత సించత సుతం సుతాం సోమః సోమోయః య ఉత్తమం ఉత్తమాం హవిః ఉత్తమమిత్యోదిష్టమం హవిరితి హవిః తదన్వాయః యోనర్యాః నర్యో అప్సో అప్సంతః అప్సిత్యపిసో అంతరాసుషావ ఆసుషావ సుషావ సోమం సుతావేతి సుతావ సోమవద్రీభిః అద్రీభిరిత్యద్రీభిః వాయో భూతః భూతః పవిత్రేణ పవిత్రేణ ప్రాం ప్రాం సోమాః సోమో అతిద్రుతః అతిద్రుత ఇత్యపి ద్రుతః ప్రత్యం సోమాః సోమో అతిద్రుతః అతిద్రుత ఇత్యపి ద్రుతః ఇంద్రస్య యుజ్యాః యుజ్యః సఖాః సఖేతి సఖాః పునాదీతే తే పరిశ్రుతం పరిశ్రుతాం సోమం పరిశ్రుతమిది పరిశ్రుతం సోమాం సూర్యస్య సూర్యస్య దుహిత దుహితేతి దుహిత వారేణ శశ్వత శశ్వతనాః తనేతి తనాః బ్రహ్మక్షత్రం క్షత్రం పవతే పవతే తేజాః తేజా ఇంద్రియం ఇంద్రియాం సురయ సురయ సోమాః సోమస్సుతః సుతః ఆసూతః ఆసూతో మదాయ ఆసూత ఇత్యాసూతః మదాయేతి మదాయ శుక్రేణ దేవ దేవదేవతాః దేవతాప్తివృద్ధి వివృద్ధిరసేన రసేనాన్నం అన్నం యజమానాయ యజమానాయ దేహి దేహీతి దేహి తేజసే వీర్యాయ వీర్యాయ బలాయ బలాయ నానాహీ శివాం వాన్ దేవగీతం దేవగీతాం సదాః దేవగీతమితి దేవగీతం సదస్కృతం కృతం మా మాసం సాం వృక్షాసాం వృక్షాసాం పరమే పరమే వ్యోమన్ వ్యోమన్నితి వి వ్యోమన్ సురాత్వం త్వమది అది సుష్మిణీ సుష్మిణీ సోమా సోమా ఏష మాంసీయంసీస్వాయోని యోనిమావిశంతి ఆవిశంతి విశంతి ఆస్మినం తేజాః తేజస్సారస్వతం సారస్వతం వీర్యం వీర్యమైంద్రం ఐంద్రం బలం బలమితి బలం మోదాయానందాయ ఆనందాయ మహాసే ఆనందాయేత్యాహ నందాయ మహాసే త్వా వా తేజాః తేజోసి అసి తేజాః తేజోమయీ మయీ దేహి దేహి వీర్యం వీర్యం బలం బలమోజాః ఓజో మన్యుః మన్యుర్మన్యుం మన్యోం సహాః సహోసి అసి సహాః సహో మయీ మయీ దేహి దేహీతి దేహి యావ్యాఘ్రం వ్యాఘ్రం విషూచికా విషూచికోభౌ ఉభౌ వృకం పృగంజ చరక్షతి రక్షతీతి రక్షతి శేనం పరచత్రిణం పతత్రిణాం సింహం సింహాంసా క్షేమం ఇమం పాతు పాంహస ఆంహత ఇంహస యదా విపేష ఆపిపేషమాతరం ఆపిపేషేత్యాపిపేష మాతరం పుత్ర పుత్ర ప్రమోదిత ప్రమోదిక్రోధయన్ ప్రమోదిత ప్రమోదిత దయన్ని దయన్ ఏతత్తత్ తదగ్నే అగ్నే అగ్న అగ్న భవామి భవామ్యహతౌ అహతౌ పితరౌ పితరౌ మయా మయేతి మయా దేవాయజ్ఞం యజ్ఞమతన్వత అతన్వత భేషజం భేషజం విషజా విషజాశ్వినా అశ్వినేత్యశ్వినా వాచా సరస్వతీ సరస్వతీ విషగే విషగింద్రాయ ఇంద్రాయేంద్రియాణి ఇంద్రియాణి దధాత దధాత ఇతి దధాత తీక్షాయై రూపం రూపాం షష్పాణి షష్పాణి ప్రాయణీయస్య ప్రాయణీయస్య తోక్మాహాని ప్రాయణీయస్యేతి ప్రాయణీయస్య తోక్మానీతి తోక్మాహాని క్రయస్య రూపం రూపాం సోమస్య సోమస్య రాజా రాజా సోమాగ్రేషవా సోమాగ్రేషవో మధు సోమాగ్రేషవైతి సోమ ఆంశవా మద్భితి మధు ఆదిత్యరూపం మాసానం ఆదిత్యరూపమిత్యాదిత్యరూపం మాసానం మహావీరస్య మహావీరస్య నగ్నహూ మహావీరస్యేతి మహావీరస్య నగ్నహురితి నగ్నహూ రూపముపసదాం ఉపసదామేతద్ ఉపసదామిత్యోప సదాం ఏతత్తిస్రః తిస్రో రాత్రీ రాత్రీ సురాః సురా సూతా ఆసుతేత్యా సూతా సోమస్య రూపం రూపం క్రీతస్య క్రీతస్య పరిశ్రుత్ పరిశ్రుత్ పరీ పరిశ్రుతి పరిశ్రుత్ పరీ శిక్ష్యతే శిక్ష్యత ఇతి శిక్ష్యతే అశ్విభ్యాం దుగ్ధం అశ్విభ్యామిత్యశ్విభ్యాం దుగ్ధం భేషజం భేషజమింద్రాయ ఇంద్రాయీంద్రం ఐంద్రాం సరస్వత్యా సరస్వత్యేతి సరస్వత్యా ఆసందీ రూపం ఆసందీత్యాహ సందీ రూపాం రాజా సందీ రాజా సందీ వేద్ధీ రాజా సంధ్యా రాజా ఆసందీ వేద్ధీ కుంభీ కుంభీ సురాధానీ సురాధానీతి సురాధానీ అంతర ఉత్తర వేద్యా ఉత్తర వేద్యా రూపం ఉత్తర వేద్యా ఇత్యుత్తర వేద్యా రూపం కారోతర కారోతరో భిషకే భిషగితి భిషకే వేద్యా వేదీ వేదిస్తం సమాప్యతే ఆప్యతే బరిహిషా బరిహిషా బరిహి బరిహింద్రియం ఇంద్రియమితి ఇంద్రియం యూపేన యూపా యూపా ఆప్యతే ఆప్యతే ప్రణీత ప్రణీతో అగ్ని ప్రణీత ఇది ప్రణీత అగ్నిరగ్నినా అగ్నినేత్యగ్నినా హవిర్ధానయ్యతే హవిర్ధానమితి హవి ధానం యదశ్వినా అశ్వినాగ్నేర్ధ్రం ఆగ్నేర్ధయ్యత్ యత్సరస్వతీ సరస్వతీతి సరస్వతీ ఇంద్రాయేంద్రం అయేంద్రాం సదాః సరస్కృతం కృతం పత్నీశాలం పత్నీశాలం గార్హవత్యః పత్నీశాలమితి పత్నీశాలం గార్హవత్యైతి గార్హవత్యః ప్రేషేభి ప్రేషాన్ ప్రేషేభిరితి ప్రేషేభి ప్రేషానాప్నోతి ప్రేషానికి ప్రేషాన్ ఆప్నోత్యాప్రేభి ఆప్రీభీరాప్రీ ఆప్రీభిరిత్యాప్రీభీ ఆప్రీరయజ్ఞస్య ఆప్రీరిత్యాప్రీ యజ్ఞస్యేతి యజ్ఞస్య ప్రయాజేభిరమియాజాన్ ప్రయాజేభిరితి ప్రయాజేభి అమియాజాన్వషట్కారేభి అమియాజానిత్యను యాజాన్ వషట్కారేభిరాహూతీ వషట్కారేభిరితి వషటి కారేభి ఆహూతిరిత్యాహూతీ పశుభిః పశూన్ పశుభిరితి పశుభిః పశూనాప్నోతి ఆప్నోతి పురోణాశీ పురోణాశీర్హవీఘ్నిషి హవీఘ్నిష్యా ఏత్యా ఛందోభిః సామిధేనీ ఛందోభిరితి ఛందాః భిః సామిధేనీర్యాజ్యాభిః సామిధేనీరితి సాం విధేనీ యాజ్యాభిర్వషట్కారాన్ వషట్కారానితి వషట్ కారాన్ దానాకరంభః రంభః సక్తావః సక్తావః పరీవాపః పరీవాపః పయాః పరీవాపయితి పరీవాపః పయో దధీ దధీతి దధీ సోమస్య రూపం రూపా హవిషాః హవిష ఆమిక్షాః ఆమిక్షా వాజీనం వాజీనం మధు మధ్రితి మధు ఘానానాగ్రేరూపం రూపం కుబాలం కుబాలం పరీవాపస్య పరీవాపస్య గోధూమాః పరీవాపస్యేతి పరీవాపస్య గోధూమా ఇది గోధూమాః షడ్ఘూనాగ్రేరూపం రూపం బదారం బదారముపవాకాః ఉపవాకాః కరంభస్య ఉపవాకా ఇత్యుపవాకాః కరంభస్యేతి కరంభస్య పయాసో రూపం రూపయ్యతే యద్యవాహ యవాదధ్నః దధ్నో రూపం రూపం కర్కంధూని కర్కంధూనీతి కర్కంధూని సోమస్య రూపం రూపం వాజీనం వాజీనాం సౌమ్యస్య సౌమ్యస్య రూపం రూపమామిక్షాః ఆమిక్షేత్యామిక్షాః ఆశ్రావయ శ్రావయేతి ఇది స్తోత్రియాః స్తోత్రియా ప్రత్యాశ్రావః ప్రత్యాశ్రావో అనురూపః ప్రత్యాశ్రావ ఇది ప్రతి ఆశ్రావః అనురూపయిత్యను రూపః యజేతి ధాయ్యా రూపం ధాయ్యా రూపం ప్రగాథాః ధాయ్యా రూపమిది ధాయ్యా రూపం ప్రగాథాయే యజామహాః ప్రగాథా ఇది ప్రగాథాః ఏ యజామహాః యజామహాః అభ్యర్చైరుత్థానానం అభ్యర్చైరిత్యభ్యర్చైః ఉత్థానాగ్రరూపం రూపం పదైః పదైరాప్నోతి ఆప్నోతి నిమిదాః నిమిషైతి విజాః ప్రణవైశస్త్రాణాం ప్రణవైరితి ప్రణవైః శస్త్రాణాగ్రరూపం రూపం పయసా పయసా సోమాః సోమా ఆప్యతే ఆప్యత ఇత్యాప్యతే అశ్విభ్యాం ప్రాతస్సవనం అశ్విభ్యామిత్యశ్విభ్యాం ప్రాతస్సవనమింద్రేణ ప్రాతస్సవనమిది ప్రాతః సవనం ఇంద్రేణైంద్రం ఐంద్రం మాధ్యందినం మాధ్యందినమిది మాధ్యందినం వైశ్వదేవాం సరస్వత్యా వైశ్వదేవమితి వైశ్వదేవం సరస్వత్యా తృతీయం తృతీయమాప్తం ఆప్తాం సవనం సవనమిది సవనం వాయువ్యేయర్వాయువ్యాని వాయువ్యాన్యాప్నోతి ఆప్నోతి సదేన సదేన ద్రోణకలసం ద్రోణకలసమితి ద్రోణ కలసం కుంభేభ్యాంభృణౌ అంభృణౌ సుతే సుతే స్థాళీభి స్థాళీభిస్థాళీ స్థాళీరాప్నోతి ఆప్నోతీత్యాప్నోతి యజుద్భిరాప్యంతే యజుభిరితి యజో ఆప్యంతే గ్రహా గ్రహాగ్రహై గ్రహై స్తోమా స్తోమాశ్చ చ విష్ణుతీ విష్ణుతీరితి విష్ణుతీ ఛందోభిరుక్షాశస్త్రాణి ఛందోభిరిచ్ఛందాభి ఉక్షాశస్త్రాణి సామ్నా ఉక్తశస్త్రాణీత్యుక్త శస్త్రాణి సామ్నావృత అవృత ఆప్యతే అవృత ఇత్యాగృత ఆప్యత ఇత్యాప్యతే ఇలాభిర్భక్షాన్ భక్షానాప్నోతి ఆప్నోతి సూక్తవాకేన సూక్తవాకేనాశిషాః సూక్తవాకేనేతి సూక్త వాకేన ఆశిషయిత్యా శిషాః సంయునా పత్నీ సంయాజాన్ సంయునేతి సంయునాః పత్నీ సంయాజాన్ సమిష్టయజుషాః పత్నీ సంయాజామితి పత్నీ సంయాజాన్ సమిష్టయజుషాః సద్గత్వాం సమిష్టయజుషేతి సమిష్ట యజుషాః సద్గత్వామితి సం తదేన దీక్షా దీక్షామాప్నోతి ఆప్నోతి దీక్షయా దీక్షయాప్నోతి ఆప్నోతి దక్షిణాం దక్షిణామితి దక్షిణాం దక్షిణా శ్రద్ధాం శ్రద్ధామాప్నోతి ఆప్నోతి శ్రద్ధయా శ్రద్ధయా సత్యం సత్యమాప్యతే ఆప్యత ఇత్యాప్యతే ఏతావద్రూపం రూపం యజ్ఞస్య యజ్ఞస్య యత్ యద్దేవైః దేవైర్బ్రహ్మణా బ్రహ్మణా కృతం కృతమితి కృతం తదేతత్ ఏతత్ సర్వం సర్వమాప్నోతి ఆప్నోతి యజ్ఞే యజ్ఞే సౌవత్రామణి సౌవత్రామణి సుతే సుతైతి సుతే